கொண்ட காடா திப்ப காடா ரங்கிலிசை அப்ப தூடா சோக்குமாடா சிந்தராய கொண்ட காடா ஆடா இப்ப காடா கிளிசே அப்பா தூடா சுகுமாடா கிசகிச வயசுல கிளகில சொகசுலு வட்டின்சுகோ அல்லாரும் முந்து அகடம் அந்தால மீதி மீகடம் ఇది తాగిన జంట ససిమిరసడిమియ సరోజ సింగరాయ కొండ కాడా ఆడా దిబ్బ కాడా రంకిలిసే అబ్బ దూడా ఆడా సుకుమడా తోడేసుకోండి పావురం పట్టుకో బేజారు చేస్తే నిబ్బరం చిమ చిమ చీకట ఇవి చిటపట చూదులై జాలో కలేజ సింగరాయ కొండ కాడా ఇప్ప కాడా రంకిలేసే అబ్బ దూడా సుకుమాడ ఉబరాల కిత్తర్రా ఉంగవోలు కింజర్రా దీని కొమ్ముల దాడి హడబిడి తడి మీ అతడాక సింగరాయ కొంగ కాడా అబ్బ తూడా సుకుమాడా